18.31 యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ఐథావత్ ప్రజానాతి బుద్ధే హసా పార్థ రాజసి అనగా ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మనుష్యుడు శాస్త్రముల ద్వారా విధించబడిన ధర్మమును మరియు శాస్త్రముల ద్వారా నిషేధించబడిన అధర్మమును మరియు ఇంతకు పూర్వము చెప్పబడిన కర్తవ్యమును అనగా చేయవలసిన దానిని మరియు అకర్తవ్యమును అనగా చేయకూడని దానిని యథార్థ రూపముతో సర్వతోభావముతో అనగా మనస వాచ కర్మణ నిర్ణయపూర్వకముగా ఎగుంగడో అటువంటి బుద్ధి రాజసబుద్ధి అనగా రాజసగుణముతో కూడియున్న బుద్ధి అని తెలియనగును. 18.32 అధర్మం ధర్మమితి యా మన్యతే తమస 2 వృతా సర్వార్థాన్ విపరితాంశ్చ బుద్ధ్యః పార్థ తామసి అనగా ఓ పార్థ, తమో గుణముతో ఆక్రమించబడియున్న బుద్ధి అధర్మాన్ని అనగా ధర్మశాస్త్రముల ద్వారా నిషేధించబడిన కర్మలను ధర్మబద్ధమని తలంచును అనగా ఆ నిషేధింపబడిన కర్మలను శాస్త్రబద్ధమేనని వాదించుచుండును. అంతేగాక తెలుసుకొనదగిన ఇతరమైన అనేక పదార్థములను విపరీత బుద్ధితో గ్రహించుతగనవేయని తలంచి గ్రహించుచుండును. ఆ విధముగా ధర్మవిరుద్ధమైన కర్మలు చేయు బుద్ధి తామస గుణయుక్తమైన బుద్ధిగా చెప్పబడును. 18.33 ధృత్యాయేయాధారేతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృత్యః పార్థ సాత్వికి అనగా ధృతి శబ్దమునకు దూరముగా వాడబడిన వ్యభిచారిణి శబ్దమునకు సంబంధము కలదు. వ్యభిచారితమైన ధృతి ద్వారా అనగా ఎల్లప్పుడూ సమాధి స్థితియందు లగ్నమయ్యున్న ఏ ధారణాశక్తి ధృతి ద్వారా సమాధియోగ బలముతో మనస్సు ప్రాణము శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 153 మరియు ఇంద్రియముల ద్వారా జరుగు సమస్త క్రియలు గ్రహించబడుచున్నవో అనగా మనస్సు ప్రాణము మరియు ఇంద్రియముల సర్వవిధ ప్రయత్నములు చేష్టలు అనగా క్రియలు ఏ ధృతి ద్వారా శాస్త్ర విరుద్ధమైన ప్రవృత్తులన్నీ నిలిపివేయబడుచున్నవో ఆ ధృతి అనగా ఆ ధారణాశక్తి అనగా ఆ సమాధి స్థితి సాత్విక ధృతి అని చెప్పబడుచున్నది. సాత్విక గుణయుక్తమైన ధృతి ద్వారానే శాస్త్ర విరుద్ధమైన సర్వవిధ ప్రవృత్తులు మరియు ఆ ప్రవృత్తుల ప్రేరణతో కలుగు లేక చేయబడు కర్మలన్నీయు లేకుండా పోవుచున్నవి ఇట్లు చెప్పుటకు తాత్పర్యమేమన, ధరించు అనగా తనయందు నిలిపి ఉంచు మనుష్యుడు ఏ స్థిరమైన ధారణాశక్తి ద్వారా సమాధి యోగ బలముతో మనస్సు ప్రాణము మరియు సర్వేంద్రియముల ద్వారా జరుగు సర్వవిధ చేష్టలను అనగా క్రియలను తన అంతఃకరణమునందే నిలిపి ఉంచునో అటువంటి ధారణాశక్తితో కూడియున్నది సాత్విక ధృతి అనగా సాత్విక గుణయుక్తమైన ధారణాశక్తియే. 18.34 యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే 2 ప్రసంగేన ఫలాకాంక్షి ధృత్యః సా పార్థ రాజసి అనగా ఓ పార్థ, ఏ ధృతి అనగా ధారణాశక్తి ద్వారా మనుష్యుడు ధర్మమును అర్థమును మరియు కామమును ధరించియుండునో అనగా ఏ ధృతి ద్వారా మానవుడు వీటినన్నింటినీ అనగా ధర్మార్థ కామములను తప్పక ఆచరించి తీరవలసినవియేని మనస్సుయందులు నిశ్చయించుకొనును మరియు ఏ ధర్మ అర్థాదులను ధరించు అనగా తప్పక చేయవలయును అను సందర్భము కలుగును. ఆయా సందర్భములననుసరించి తాను చేయు కర్మల యొక్క ఫలములను పొందగోరునో అటువంటివాని ధృతి రాజస గుణస్మన్వితమైనదిగా చెప్పబడును. 18.35 యయాస్వప్నం భయం శోకం విషాదం మదమేవచ్చ న విముంచతి దుర్మేధా ధృత్యః సా పార్థ తామసి అనగా ఎటువంటి ధృతి అనగా ధారణాశక్తి ద్వారా మనుష్యుడు స్వప్నమును నిద్రను భయమును అనగా ఎవ్వరో ఇతరులు తనను పీడించుచున్నారు అనుభావము భయమనబడును శోకమును అనగా దోహకమును మరియు మదమునే అనగా అహంకారమును వదలకయుండును అనగా విషయములను సేవించుటయే అనగా భోగించుటయే తన జీవిత పరమార్థముగా తలంచి ఉన్మత్తుని అనగా పిచ్చివాని వలె మదమునే అనగా అహంకారమునే తన మనస్సునందు తన కర్తవ్యముగా నిశ్చయించుకొని అజ్ఞానముతో కూడిన బుద్ధగలవాడైన మనుష్యుడు వీటినన్నింటినీ వదలక తన మనస్సునందే ధరించి ఉంచుకొనును. అటువంటి వాణి ధృతి తామసధృతి అని చెప్పబడును. బి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 154. గుణభేదముననుసరించి క్రియలు మరియు కారకములకు మూడు మూడు భేదములు చెప్పబడినవి. ఇప్పుడు వాటికి ఫలరూపమైన సుఖములు గూడా మూడు విధములుగా యుండునని చెప్పుచున్నారు. 18.36 సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరత శభ అభ్యాసాద్రమతే యత్ర దోహకాంతం చ నిగచ్చతి. అనగా ఓ అర్జున, ఇప్పుడు నీవు నా నుండి మనుష్యులు పొందు మూడు విధములగు సుఖములను గురించి వినుము. అనగా వినుటకు నీ చిత్తమును సిద్ధముగా ఉంచుకొనుము. అభ్యాసము ద్వారా అనగా ఎటువంటి ప్రయత్నము లేకే మానవుడు ఏ సుఖమును అనుభవించుచుండునో అనగా ఎటువంటి సుఖబోధయందు మరల మరల భోగించు ప్రవృత్తి కలుగుచుండునో మరియు ఇచ్చట మనుష్యుడు తనకు ఎటువంటి దుర్హకములు లేవని నిశ్చయించుకొనునో అనగా ఇచ్చట అతనికి నిజముగా ఎటువంటి దుర్హకములు లేకుండునో అనగా సమస్త దుర్హకములు నివృత్తిని చెందియుండునో. 18.37 ఎత్తదగ్రే విషమివ పరిణామే 2 మూతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం. అనగా పైన చెప్పబడిన సుఖములంత తేలికగా లభించునది కాదు. అట్టి సుఖమును పొందుటకు ప్రయత్నము చేయుట ఆరంభించినప్పుడు జ్ఞానము వైరాగ్యము ధ్యానము మరియు సమాధి మొదలగునవి అత్యంత శ్రమసాధ్యమైనవి అగుటచే విషము వలె దుఃఖాత్మకములుగా తోచును. కాని ఆరంభకాలమందలి ఆశ్రమను ఓర్చుకొని జ్ఞానమును పొందినప్పుడు అనగా ఆ ప్రయత్నములు ఫలించినప్పుడు అనగా జ్ఞాన వైరాగ్యాదుల పరిపాకముచే ఉత్పన్నమైన సుఖము అమృతము వలె అత్యంత ఆనందదాయకముగా ఉండును. దేహబుద్ధి తొలగి ఆత్మబుద్ధి కలిగినప్పుడు తోచు సుఖమును విద్వాంసులు సాత్విక సుఖమని చెప్పియున్నారు. తన మన బుద్ధినే ఆత్మబుద్ధి అని ఎందురు? ఆ బుద్ధి ఎప్పుడు జలమువలే స్వచ్ఛము మరియు నిర్మలము అగునో దానిని ఆత్మబుద్ధి అని అందురు. అట్టి సుఖము నుండి కలిగిన నిజమైన సుఖమే ఆత్మబుద్ధి వలన కలిగిన సుఖమనబడును. మరొక విధముగా చెప్పవలేనన్నచో ఆత్మవిషేకమైన లేక ఆత్మను ఆధారముగా చేసుకుని కలుగుబుద్ధియే ఆత్మబుద్ధి. ఆయాత్మబుద్ధి కలిగిన కారణముగా కలుగు సుఖము ఆత్మబుద్ధి ప్రసాదముచే కలిగినదై యుండును. అందువలన ఆ సుఖము సాత్విక సుఖమనబడుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 155. 18.38 విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే 2 మూతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. అనగా విషయములు అనగా ఇంద్రియముల ద్వారా లభించు సుఖము ముందుగా అనగా అనుభవించు ఆరంభకాలమునందు అమృతము వలె తోచును. కాని పరిణామదశేందు విషము వలె దుహఖదాయకమగును. తాత్పర్యమేమన? బలము వీర్యము రూపము బుద్ధి మేధస్సు ధనము మరియు ఉత్సాహము మొదలగువాని హాని జరుగుట వలన మరియు అధర్మము మరియు దానివలన కలుగు నరకాదులకు హేతువు అగుట వలనను ఆ విషయ సుఖము పరిణామదశయందు అనగా అనుభవించబడిన తరువాత విషమువలే దుహఖమును కలిగించునదగును. అందువలన అటువంటి ఈ విషయ సుఖము రాజస సుఖమనబడుచున్నది. అనగా రాజస గుణకారణముగా కలిగిన సుఖమగుచున్నది. 18.39 యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతం, అనగా అనుభవించు కాలమునందు మరియు పరిణామమునందు, అనగా ఆ సుఖమును అనుభవించిన అనంతరము కూడా ఆత్మను మోహించునదైయున్న సుఖము మరియు నిద్ర, సోమరితనము మరియు ప్రమాదవశమున కలుగు సుఖము, అనగా నిద్ర, సోమరితనము మరియు ప్రమాద కారణముగా, అనగా ఈ మూడు దుర్గుణముల కారణముగా కలిగిన లేక కలుగునట్టి సుఖము తామస సుఖమనబడుచున్నది. ఇంతవరకు చెప్పిన తదుపరి ఇప్పుడు ప్రకరణములను ఉపసంహరించినటువంటి శ్లోకము చెప్పబడుచున్నది. 18.40 న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభ్యః శాత్రిభిర్గుణే, అనగా మనుష్యాది ప్రాణులేందుగాని లేక మరేదైనా ఇతర ప్రాణములేనట్టి వస్తువులందుగాని భూమి మీదగాని స్వర్గము నందుగాని లేక దేవతలయందుగాని ఈ ప్రకృతి ద్వారా పుట్టినటువంటి లేక ఏర్పడినట్టి సత్వము, రజము మరియు తామసము అను ఈ మూడు గుణములు లేనటువంటి వాడు లేక అది లేనేలేడు, లేనేలేదు. క్రియాకారకము మరియు ఫలమే స్వరూపముగా కలిగియున్న ఈ ప్రపంచమంతయు సత్వ, రజ, తమస్సు అను ఈ మూడు గుణములనే విస్తారముగా కలిగియున్న ప్రపంచము అవిద్య వలన ద్వారా కల్పించబడినది మరియు అనర్థరూపముగలదైయున్నది. 15వ అధ్యాయమునందు అశ్వద్ధ వృక్ష రూపమును కల్పించి ఊర్ధ్వమూలం మొదలగు వాక్యముల ద్వారా సమూలముగా ఈ ప్రపంచము యొక్క వర్ణన చేయబడినది. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 156. ఆ వర్ణనతో పాటు దానిన దృఢమైన అసంగ శస్త్రము ద్వారా ఛేదించిన తరువాత పరమపదమును పొందుటకు ప్రయత్నించవలయును అని చెప్పబడినది. అయితే ఇచ్చట ఒక శంక కలుగుటకు అవకాశము ఏర్పడుచున్నది. అదేమనగా మూడు గుణముల యొక్క కార్యరూపమే అయి ఉన్నప్పుడు ఈ ప్రపంచమునకు నివృత్తి కలుగుట అసంభవము గదా. అందువలన ఏ ఉపాయముతో ఈ ప్రపంచమును నివృత్తింప, అది అనగా ఆ ఉపాయము చెప్పవలసి యుందును. ఆ ఉపాయముతో పాటు సంపూర్ణ గీతాశాస్త్రము యొక్క అపసంహారము కూడా చేయవలసి యున్నది. అట్లేలైన పరమ పురుషార్థమును పొందగోర్చున్నట్టి వారి ద్వారా అనుకూలముగా యుండునట్టి ఈ గీతాశాస్త్రమే సమస్తమైన శృతులు మరియు యొక్క అభిప్రాయము అనగా సారాంశమని చెప్పదలంచి బ్రాహ్మణ క్షత్రియ విశాం మొదలగు శ్లోకములు ఆరంభించి చెప్పబడుచున్నవి. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణేయః, అనగా ఓ పరంతప, బ్రాహ్మణుల యొక్కయు క్షత్రియుల యొక్కయు మరియు యొక్క, అనగా ఈ మూడు వర్ణముల వారి యొక్కయు మరియు శూద్రులకు కర్మల యొక్క విభజన చేయబడియున్నది, అనగా ఆ నాలుగు వర్ణముల వారికి సంబంధించిన వేగువేగు కర్మలు విభజన పూర్వకమంగా చెప్పబడియున్నవి. శూద్రులను కూడా కలిపి సమాస పూర్వకముగా చెప్పకపోవుటకు కారణమేమన, ద్విజులు అనగా రెండుసార్లు పుట్టినవారు కానందున వారికి అనగా శూద్రులకు వేద పఠనాధికారము లేదు. ఇట్టి విభజన ఎవరిచేత చేయబడినది? అన్నచో వారి వారి స్వభావము ద్వారా ఉత్పన్నమైనటువంటి గుణముల ద్వారా. స్వభావమనగా ఈశ్వర ప్రకృతి, త్రిగుణములతో కూడియున్న మాయే త్రిగుణముల ఉత్పత్తికి కారణమయ్యున్నది. ఆ విధముగా స్వభావము చేతనే కలిగిన గుణముల ద్వారా బ్రాహ్మణులు మొదలగు వారికి సమము మొదలగు కర్మలు విభజింపబడినవి. అట్లుగాక మరొక విధముగా కూడా ఈ విభజన రహస్యమును తెలుసుకొనవచ్చును. అదెట్లన? బ్రాహ్మణాదుల స్వభావమునకు కారణము సత్వగుణమైయున్నది. అట్లే క్షత్రియ స్వభావమునకు కారణము సత్వ మిశ్రత రజోగుణమైయున్నది. అట్లే వైశ్య స్వభావమునకు కారణము తమో మిశ్రిత రజోగుణమైయున్నది. మరియు శూద్ర స్వభావమునకు కారణము రజోమిశ్రిత తమోగుణమైయున్నది. అట్లేలేనా? పైన చెప్పబడిన నాలుగు వణములేందును వారి వారి గుణములనుసరించి క్రమముగా శాంతి, ఐశ్వర్యము, చేష్ట అనగా ప్రయత్నము. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 157. మరియు మూఢత్వము మొదలగు వెలివేగు స్వభావములు కారణమగుచున్నట్లుగా తెలియచున్నది. మరో విధముగా విచారించుచుచునచో అజన్మాంతరములయందు ఆయా ప్రాణుల ద్వారా చేయబడిన కర్మల ఫలముగా ఏర్పడిన సంస్కారముల కారణముగా ఆయా స్వభావములు కలిగి వర్తమాన జన్మమునందు ఆ సంస్కారములు కనుకులముగా అభివ్యక్తమైనవి. దానినే మనము స్వభావమనుచున్నాము. ఆ స్వభావమే ఆయా గుణముల ఉత్పత్తికి కారణమగుచున్నది. కావున ఈ గుణములన్నీ ఆ స్వభావజనితములే. గుణముల ఉత్పత్తి, ఏర్పాటు కారణము లేకుండా జరగనేరదు. అందువలన స్వభావమే ఆయా గుణముల ఉత్పత్తికి కారణము. ఈ విధముగా తలంచియే కారణ విశేషము ప్రతిపాదించబడినది. ఈ విధముగా స్వభావము చేత ఏర్పడినట్టి అనగా ప్రకృతి యొక్క ప్రభావము చేత ఏర్పడిన సత్వ, రజ మరియు తమాను ఈ మూడు గుణముల ద్వారా తమ తమ కార్యముల కనురూపముగా సమాధి కర్మలు వేరు చేయబడినవి లేక విభజించబడినవి. పూర్వపక్షము బ్రహ్మణాది వణములకు విధించబడిన సమాధి కర్మలు శాస్త్రము ద్వారా విభజింపబడినవి గదా, అనగా శాస్త్రముల ద్వారా నిశ్చయించబడినవి గదా. మరియుప్పుడు సత్వము మొదలగు మూడు గుణములు అనగా త్రిగుణముల ద్వారా విభజించబడినవని ఇట్లు చెప్పుచున్నారు. సమాధానము అట్లు చెప్పుటలో దోషమేమీ లేదు. ఏలేనా? శాస్త్రము ద్వారా గూడా బ్రాహ్మణాది వర్ణముల వారికి సమాధి కర్మలు సత్వాది గుణభేదములననుసరించియే విభజింపబడియున్నవి. గుణములను వదలి విభజింపబడలేదు. అందువలన శాస్త్రము ద్వారా విభజింపబడినప్పటికీ కర్మలు గుణముల ఆధారముగానే విభజింపబడినవి. అట్లే తెలియవలయును ఆ కర్మలు ఎటువంటివి అన్నచో చెప్పబడుచున్నది.